కసిగా ఉంది, కసి కసిగా ఉంది, కలవక కలవక కలసినందుకు కసమంటుంది, కసక్కుమంటూ కాటై మంటుంది. కసిగా ఉంది, కసి కసిగా ఉంది, కలవక కలవక కలిసినందుకు కసుమంటుంది, కస కస నిన్ను నవిలే మంటుంది. కసిగా ఉంది, కసి కసిగా ఉంది. నీ కండలు చూస్తే గుండె నిండా గుబులే పుడుతుంది, గుబులంతా నీ కళ్ళల్లోనే గుబగుబమంటుంది. అది కొత్త కొత్త కథలను రోజు చెప్పక చెబుతుంది. కసిగా ఉంది, కసిగా ఉంది, కలవక కలవక కలిసినందుకు కసుమంటుంది, కసక్కుమంటూ కాటేయమంటుంది. కసిగా ఉంది, కసి కసిగా ఉంది. అదుపులోన ఉండాలి దాన్ని అనుభవించాలి, అనుభవానికి రాని దాన్ని వదులుకోవాలి. కసిగా ఉంది, కసి కసిగా ఉంది, కలవక కలవక కలసినందుకు కసమంటుంది, కస కస నిన్ను నవిలే మంటుంది. కసిగా ఉంది, కసి కసిగా ఉంది. ఆడదానితో మగవాడు ఉండాలి, ఉంటే చాలదు అందుకు తగ్గ మగ సిరి ఉండాలి. కసిగా ఉంది, కసి కసిగా ఉంది, కసిగా ఉంది, కసి కసిగా ఉంది.